ciru ciru ciru cinu kai kori sabe, maru kena muna maru gay poyave, nuve prema banam, nuve prema kornam, puve navagane ganai agirenu pranam, chay chay cheli meni chay. Chiru chiru chinu kai kori sabe, maru chena muna maru gay poyave. ఒక దేవత ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలునా గాలిలో తనే కదా పరిమళం చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా దిగలో గురులే మేఘాలలే ఆడే వేళ గుండెల్లో నా మెరుపే మెరిసే చూపే మై మరచే చెలి చెక్కి సకుసై అంటూ పాదం కదిలినదే క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగన ఆమె నా స్పందన నేలపై పడేయక నీడనే చక చక చేరన ఆపన గుండెలో చేసన చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే.